స్వాతి చిలుకు సంధ్య వేళలో లేలేత వణుకు అందగత్తెలో మొప్పే కన్ను గీటే అరమతే పైట దాటే చల్లి కొరుకుతుంటే చెల్లి బొదుకుతుంటే భలే గుంది పడుచు ముచ్చట భలే కదా గాలి ఇచ్చట అర భలే గుంది పడుచు ముచ్చట భలే కదా గాలి ఇచ్చట స్వాతి చిలుకు సంధ్య వేళలో లేలే తవలపు అందగాడిలో ఈడే ఉరుముతుంటే నీడే తరుముతుంటే సరాగాళ్లతోటే స్వరాలు అల్లుకుంటే పదా అంది పడుచుకో పద ఇదే కదా చిలిపి ఆ పద పదా అంది పడుచుకో పద ఇదే కదా చిలిపి ఆ పద సన్నని కిల్లుడు సాగిన వేళ కురిసిన స్వాతి చినుకు సంధ్య వేళలో లేలేత వణుకు అందగత్తెలో మబ్బే కన్ను గీట అరమతే పైట దాటే సరగాళ్లతోటి స్వరాలల్లుకుంటే పదాంది పడుచుకోరా ఇదే కదా తెలిపి ఆ పద భలే గుంది పడుచు ముచ్చట పల్లె కదా గాలి ఇచ్చట పదా